సువర్గాయ వై వై సువర్గాయ సువర్గాయ వా ఏష ఏష వై సువర్గాయ సువర్గాయ వా ఏష సువర్గాయేతి సువర్గాయ వా ఏష ఏష వై వా ఏష లోకాయ లోకాయేష వై వా ఏష లోకాయ ఏష లోకాయ లోకాయేష ఏష లోకాయ చీయతే చీయతే లోకాయేష ఏష లోకాయ చీయతే లోకాయ చీయతే చీయతే లోకాయ లోకాయ చీయతే యద్యక్షీయతే లోకాయ లోకాయ చీయతే చీయతే యద్యక్షీయతే చీయతే యదగ్నిరగ్నిర్యచ్చీయతే చీయతే యదగ్ని యదగ్నిరగ్నిర్యద్దగ్నిస్తంతమగ్నిర్యద్దగ్నిస్తం అగ్నిస్తంతమగ్నిరగ్నిస్తం యద్యత్తమగ్నిరగ్నిస్తం యత్ తయ్యద్యత్తం తయ్యన్నలయత్తం తయ్యన్న ఎన్నయ్యన్నాన్వారోహేదన్వారోహేన్నయ్యన్నాన్వారోహేద్ నాన్వారోహేదన్వారోహేన్నాన్వారోహేద్ స్వర్గాత్ స్వర్గాదన్వారోహేదన్వారోహేద్ స్వర్గాల్ లోకాల్ లోకాత్ స్వర్గాదన్వారోహేదన్వారోహేద్ స్వర్గాల్ లోకాల్ స్వర్గాల్ లోకాల్ లోకాత్ స్వర్గాల్ లోకాజ్జిజమానోజమానోకాత్ స్వర్గాల్ లోకాజ్జిజమానః స్వర్గాజ్జిజమానోజమానోకాల్ లోకాజ్జిజమానోహీయత యజమానోహీయత పృథివీం పృథివీగోహీయత పృథివీమాపృథివీగోహీయత పృథివీమాక్రమిషమక్రమిషమాపృథివీం పృథివీమాక్రమిషం ప్రాణఃప్రాణోక్రమిషమాక్రమిషం ప్రాణః అక్రమిషమక్రమిషం ప్రాణో మా ప్రాణో అక్రమిషమక్రమిషం ప్రాణో మా ప్రాణో అక్రమిషమక్రమిషం ప్రాణో మా ప్రాణో మా ప్రాణః ప్రాణో మా మా మా మా ప్రాణో మా మా ప్రాణైతి ప్రాణః మా మా మా మా మా హాసీద్ హాసీన్ మా మా హాసీదంతరిక్షమంతరిక్షణో హాసీన్ మా మా హాసీదంతరిక్షం హాసీదంతరిక్షమంతరిక్షణో హాసీద్ధాసీదంతరిక్షమాంతరిక్షమక్రమిషమాక్రమిషం ఆక్రమిషమక్రమిషమాక్రమిషమాదివంద్యమమాక్రమిషమాక్రమిషగోసువస్సువరక్రమిషమక్రమిషగోసువః అక్రమిషగోసువస్సువరక్రమిషమక్రమిషగోసువరగన్మాగన్మసువరక్రమిషమక్రమిషగోసువరగన్మా సువరగన్మాగన్మసువస్సువరగన్మేధీత్యగన్మసువస్సువరగన్మేధీ అగన్మేధీత్యగన్మాగన్మేత్యాహేత్యగన్మాగన్మేత్యాహ అన్వారోహస్తేన మన్వారోహత్యన్వారోహత్యన మేన మన్వారోహతి సువర్గస్య సువర్గస్యాన్వారోహత్యన మేన మన్వారోహతి సువర్గస్య అన్వారోహతి సువర్గస్య సువర్గస్యాన్వారోహత్యన్వారోహతి సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్యాన్వారోహత్యన్వారోహతి సువర్గస్య లోకస్య అన్వారోహదీత్యను ఆరోహతి సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య సమష్టి సమష్టి లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య సమష్టి సువర్గస్యేతి సువర్గస్య లోకస్య సమష్టి సమష్టి లోకస్య లోకస్య సమష్టి యద్యత్ సమష్టి లోకస్య లోకస్య సమష్టి సమష్టి యద్యత్ సమష్టి సమష్టి యత్ పక్ష సంవిధాం పక్ష సంవిధాన్ యత్ సమష్టి సమష్టి యత్ పక్ష సంవిధాన్ సమష్ట్యా ఇది పక్ష సంవిధాం పక్ష సంవిధాన్ యద్యత్ పక్ష సంవిధాన్ మిలయాన్ మిలయాత్ పక్ష సంవిధాన్ యద్యత్ పక్ష సంవిధాన్ మిలయాత్ పక్ష సంవిధాన్ మిలయాన్ మిలయాత్ పక్ష సంవిధాన్ పక్ష సంవిధాన్ మిలయాత్ కనీయాగుం సంకనీయాగుం సంవిలయాత్ పక్ష సంవిధాన్ పక్ష సంవిధాన్ మిలయాత్ కనీయాగుం పక్షసంవిధామిది పక్షాసంవిధాం మిలయాత్ కనీయాగుం సంకనీయాగుం సంయజ్ఞకృతం కనీయాగుం సంకనీయాగుం సంయజ్ఞకృతం ఉపోపయజ్ఞకృతం కనీయాగుం సంకనీయాగుం సంయజ్ఞకృతం ఉప యజ్ఞకృతం ఉపయజ్ఞకృతం యజ్ఞకృతముపేయాది యజ్ఞకృతమిది యజ్ఞాకృతం ఉపేయాది యాదుపోపే యాత్పాపీయసి పాపీయసి యాదుపోపే యాత్పాపీయసి యాత్పాపీయసి పాపీయసి యాది యాత్పాపీయస్య పాపీయసి యాది యాత్పాపీయస్య పాపీయస్య స్యాస్య పాపీయసి పాపీయస్య స్యాత్మన ఆత్మనోస్య పాపీయసి పాపీయస్య స్యాత్మన స్యాత్మన ఆత్మనో స్యాత్మన ప్రజా ప్రజాత్మనో స్యాత్మన ప్రజా ఆత్మన ప్రజా ప్రజాత్మన ఆత్మన ప్రజా స్యాత్ స్యాత్ ప్రజాత్మన ఆత్మన ప్రజా స్యాత్ ప్రజా స్యాత్ స్యాత్ ప్రజా ప్రజా స్యాత్ వేది సంవిధాం వేది సంవిధాకు స్యాత్ ప్రజా ప్రజా స్యాత్ వేది సంవిధాం వేది ప్రజా స్యాద్వేది సంవిధాన్ వేది సంవిధాకు స్యాత్ స్యాద్వేది సంవిధాన్ వినోది వినోది వేది సంవిధాకు స్యాత్ స్యాద్వేది సంవిధాన్ వినోది వేది సంవిధాన్ వినోది వినోది వేది సంవిధాన్ వేది సంవిధాన్ వినోది జ్యాయాగుం సంజ్యాయాగుం సంవినోది వేది సంవిధాన్ వేది సంవిధాన్ వినోది జ్యాయాగుం సం వేది సంవిధామిది వేది సంవిధానం వినోది జ్యాయాగుం సంజ్యాయాగుం సంవినోది వినోది జ్యాయాగుం సమేవైవ జ్యాయాగుం సంవినోది వినోది జ్యాయాగుం సమేవ జ్యాయాగుం సమేవైవ జ్యాయాగుం సంజ్యాయాగుం సమేవ యజ్ఞకృతం యజ్ఞకృతమేవ జ్యాయాగుం సంజ్యాయాగుం సమేవ యజ్ఞకృతం ఏవ యజ్ఞకృతం యజ్ఞకృతమేవైవ యజ్ఞకృతం ఉపోపయజ్ఞకృతమేవైవ యజ్ఞకృతం ఉప యజ్ఞకృతముపోపయజ్ఞకృతం యజ్ఞకృతముపైత్యుపయజ్ఞకృతం యజ్ఞకృతముపై యజ్ఞకృతమితి యజ్ఞాకృతం ఉపైత్యేత్యుపోపై జననైత్యుపోపై దిన ఏ దిన నైత్యే దినాస్యాస్య నైత్యే దినాస్య నాస్యాస్యరణాస్యాత్మన ఆత్మనో శరణాస్యాత్మన అస్యాత్మన ఆత్మనోస్యాస్యాత్మన పాపీయసి పాపీయస్యాత్మనోస్యాస్యాత్మన పాపీయసి ఆత్మన పాపీయసి పాపీయస్యాత్మన ఆత్మన పాపీయసి ప్రజా ప్రజా పాపీయస్యాత్మన ఆత్మన పాపీయసి ప్రజా పాపీయసి ప్రజా ప్రజా పాపీయసి పాపీయసి ప్రజా భవతి భవతి ప్రజా పాపీయసి పాపీయసి ప్రజా భవతి ప్రజాభవతి భవతి ప్రజా ప్రజా భవతి సాహస్రము సాహస్రం భవతి ప్రజా ప్రజా భవతి సాహస్రం ప్రజేతి ప్రజా భవతి సాహస్రము సాహస్రం భవతి భవతి సాహస్రం చిన్వేద చిన్వేద సాహస్రం భవతి భవతి సాహస్రం చిన్వేద సహస్రం చిన్వేద చిన్వేద సహస్రము సహస్రం చిన్వేద ప్రథమం ప్రథమం చిన్వేద సహస్రము సహస్రం చిన్వేద ప్రథమం చిన్వేద ప్రథమం ప్రథమం చిన్వేద చిన్వేద ప్రథమం చిన్వాదశ్చిన్ బాధ ప్రథమం చిన్వేద చిన్వేద ప్రథమం చిన్వాద ప్రథమం చిన్వాదశ్చిన్ బాధ ప్రథమం ప్రథమం చిన్వాద సహస్ర సంవిధ సహస్ర సంవిధశ్చిన్ బాధ ప్రథమం ప్రథమం చిన్వాన సహస్ర సంవిధ చిన్వాన సహస్ర సంవిధ సహస్ర సంవిధశ్చిన్ బాణశ్చిన్ బాణ సహస్ర సంవిధో వై వై సహస్ర సంవిధశ్చిన్ బాణశ్చిన్ బాణ సహస్ర సంవిధో వై సహస్ర సంవిధో వై వై సహస్ర సంవిధ సహస్ర సంవిధో వా అయమయం వై సహస్ర సంవిధ సహస్ర సంవిధో వా అయం సహస్ర సంవిధ ఇది సహస్ర సంవిధ వా అయమయం వై వా అయం లోకో లోకోయం వై వా అయం లోక అయం లోకో లోకోయమయం లోక ఇమమిమం లోకోయమయం లోక ఇమం లోక ఇమమిమం లోకో లోక ఇమమేవైవేమం లోకో లోక ఇమమేవ ఇమమేవైవేమమిమమేవ లోకం లోకమేవేమమిమమేవ లోకం ఏవ లోకం లోకమేవైవ లోకమభ్యభిలోకమేవైవ లోకమభి లోకమభ్యభిలోకం లోకమభిజయతి చేత్యభిలోకం లోకమభిజయతి అభిజయతి చేత్యభ్యభిజయతి ద్విసాహస్రం ద్విసాహస్రం చేత్యభ్యభిజయతి ద్విసాహస్రం ద్విసాహస్రం ద్విసాహస్రం చేతి చేతి ద్విసాహస్రం చిన్వీత చిన్వీత ద్విసాహస్రం చేతి చేతి ద్విసాహస్రం చిన్వీత ద్విసాహస్రం చిన్వీత చిన్వీత ద్విసాహస్రం ద్విసాహస్రం చిన్వీత ద్వితీయం ద్వితీయం చిన్వీత ద్విసాహస్రం ద్విసాహస్రం చిన్వీత ద్వితీయం ద్విసాహస్రమిద్విసాహస్రం చిన్వీత ద్వితీయం ద్వితీయం చిన్వీత చిన్వీత ద్వితీయం చిన్వానశ్చిన్వానో ద్వితీయం చిన్వీత చిన్వీత ద్వితీయం చిన్వాన ద్వితీయం చిన్వానశ్చిన్వానో ద్వితీయం ద్వితీయం చిన్వానో ద్విసాహస్రం ద్విసాహస్రం చిన్వానో ద్వితీయం చిన్వానో ద్విసాహస్రం చిన్వానో ద్విసాహస్రం ద్విసాహస్రం చిన్వానశ్చిన్వానో ద్విసాహస్రం వై వై ద్విసాహస్రం చిన్వానశ్చిన్వానో ద్విసాహస్రం వై ద్విసాహస్రం వై వై ద్విసాహస్రం ద్విసాహస్రం వా అంతరిక్షం అంతరిక్షం వై ద్విసాహస్రం ద్విసాహస్రం వా అంతరిక్షం ద్విసాహస్రం వా అంతరిక్షమంతరిక్షం వై వా అంతరిక్షం అంతరిక్షమంతరిక్షం అంతరిక్షమేవైవాంతరిక్షమంతరిక్షమేవాభ్యాభ్యేవాంతరిక్షమంతరిక్షమేవాభి ఏవాభ్యాభ్యేవైవాభిజయతి చేత్యభ్యేవైవాభిజయతి అభిజయతి చేత్యభ్యభిజయతి త్రిసాహస్రం త్రిసాహస్రం చేత్యభ్యభిజయతి త్రిసాహస్రం జయతి త్రిసాహస్రం త్రిసాహస్రం జయతి జయతి త్రిసాహస్రం చిన్వీత చిన్వీత త్రిసాహస్రం జయతి జయతి త్రిసాహస్రం చిన్వీత త్రిసాహస్రం చిన్వీత చిన్వీత త్రిసాహస్రం త్రిసాహస్రం చిన్వీత తృతీయం తృతీయం చిన్వీత త్రిసాహస్రం త్రిసాహస్రం చిన్వీత తృతీయం త్రిసాహస్రమిది త్రిసాహస్రం చిన్వీత తృతీయం తృతీయం చిన్వీత చిన్వీత తృతీయం చిన్మానశ్చిన్మానస్తృతీయం చిన్వీత చిన్వీత తృతీయం చిన్మాన తృతీయం చిన్మానశ్చిన్మానస్తృతీయం తృతీయం చిన్మానస్తృసాహస్రస్తృసాహస్రశ్చిన్మానస్తృతీయం తృతీయం చిన్మానస్తృసాహస్ర చిన్మానస్తృసాహస్రస్తృసాహస్రశ్చిన్మానశ్చిన్మానస్తృసాహస్రో వై వై త్రిసాహస్రశ్చిన్మానశ్చిన్మానస్తృసాహస్రో వై త్రిసాహస్రో వై వై త్రిసాహస్రస్తృసాహస్రో వా అసావసౌ వై త్రిసాహస్రస్తృసాహస్రో వా అసౌ త్రిసాహస్రైతి త్రిసాహస్ర వా అసావసౌ వై వా అసౌ లోకో లోకోసౌ వై వా అసౌ లోక అసౌ లోకో లోకోసావసౌ లోకో ముమున్ లోకోసావసౌ లోకో ముమ్ లోకో ముమున్ లోకో లోకో ముమేవైవాముమున్ లోకో లోకో ముమేవ అముమేవైవాముమముమేవ లోకం లోకమేవాముమముమేవ లోకం ఏవ లోకం లోకమేవైవ లోకమభ్యభిలోకమేవైవ లోకమభి లోకమభ్యభిలోకం లోకమభిజయతి చేత్యభిలోకం లోకమభిజయతి అభిజయతి చేత్యభ్యభిజయతి జానదగ్ధం జానదగ్ధం చేత్యభ్యభిజయతి జానదగ్ధం జయతి జానదగ్ధం జానదగ్ధం చేతి జానదగ్ధం చిన్వేద చిన్వేద జానదగ్ధం చేతి జానదగ్ధం చిన్వేద జానదగ్ధం చిన్వేద చిన్వేద జానదగ్ధం జానదగ్ధం చిన్వేద ప్రథమం ప్రథమం చిన్వేద జానదగ్ధం జానదగ్ధం చిన్వేద ప్రథమం జానదగ్ధమితి జానో దగ్ధం చిన్వేద ప్రథమం ప్రథమం చిన్వేద చిన్వేద ప్రథమం చిన్మానశ్చిన్మాన ప్రథమం చిన్వేద చిన్వేద ప్రథమం చిన్మాన ప్రథమం చిన్మానశ్చిన్మాన ప్రథమం ప్రథమం చిన్మానో గాయత్రియా గాయత్రియా చిన్మాన ప్రథమం ప్రథమం చిన్మానో గాయత్రియా చిన్వానో గాయత్రియా గాయత్రియా చిన్మానశ్చిన్మానో గాయత్రియైవైవ గాయత్రియా చిన్మానశ్చిన్మానో గాయత్రియైవ గాయత్రియైవైవ గాయత్రియా గాయత్రియైవేమమిమమేవ గాయత్రియా గాయత్రియైవేమం దేవేమమిమమేవైవేమం లోకం లోకమిమమేవైవేమం లోకం ఇమం లోకం లోకమిమమిమం లోకమభ్యారోహత్యభ్యారోహతి లోకమిమమిమం లోకమభ్యారోహతి లోకమభ్యారోహత్యభ్యారోహతి లోకం లోకమభ్యారోహతి నాభిదగ్ధం నాభిదగ్ధమభ్యారోహతి లోకం లోకమభ్యారోహతి నాభిదగ్ధం అభ్యారోహతి నాభిదగ్ధం నాభిదగ్ధమభ్యారోహత్యభ్యారోహతి నాభిదగ్ధం చిన్వేద చిన్వేద నాభిదగ్ధమభ్యారోహత్యభ్యారోహతి నాభిదగ్ధం చిన్వేద అభ్యారోహతీత్యభి ఆరోహతి నాభిదగ్ధం చిన్వేద చిన్వేద నాభిదగ్ధం నాభిదగ్ధం చిన్వేద ద్వితీయం ద్వితీయం చిన్వేద నాభిదగ్ధం నాభిదగ్ధం చిన్వేద ద్వితీయం నాభిదగ్ధమిది నాభిదగ్ధం చిన్వేద ద్వితీయం ద్వితీయం చిన్వేద చిన్వేద ద్వితీయం చిన్మానశ్చిన్వానో ద్వితీయం చిన్వేద చిన్వేద ద్వితీయం చిన్మాన ద్వితీయం చిన్మానశ్చిన్వానో ద్వితీయం ద్వితీయం చిన్మానస్తృష్టువా తృష్టువా చిన్వానో ద్వితీయం ద్వితీయం చిన్మానస్తృష్టువా చిన్వానస్తృష్టుభాంతరిక్షమంతరిక్షమేవైవంతరిక్షమభ్యారోహతి అంతరిక్షమభ్యారోహత్యభ్యారోహత్యంతరిక్షమంతరిక్షమభ్యారోహతి గ్రీవదగ్ఘం గ్రీవదగ్ఘమభ్యారోహత్యంతరిక్షమంతరిక్షమభ్యారోహతిగ్రీవదగ్ఘం చిన్వేది చిన్వేది గ్రీవదగ్ఘమభ్యారోహత్య గ్రీవదగ్ఘం చిన్వేదీ ఆరోహతి గ్రీవదగ్ఘం చిన్వేది చిన్వేది గ్రీవదగ్ఘం గ్రీవదగ్ఘం చిన్వేది తృతీయం తృతీయం చిన్వేది గ్రీవదగ్ఘం గ్రీవదగ్ఘం చిన్వేది తృతీయం గ్రీవదగ్ఘమిది గ్రీవదగ్ఘం చిన్వేది తృతీయం తృతీయం చిన్వేది చిన్వేది తృతీయం చిన్వానశ్చిన్వానస్తృతీయం చిన్వేది చిన్వేది తృతీయం చిన్వాన తృతీయం చిన్వానశ్చిన్వానస్తృతీయం తృతీయం చిన్వానో జగత్యా జగత్యా చిన్వానస్తృతీయం తృతీయం చిన్వానో జగత్యా చిన్వానో జగత్యా జగత్యా చిన్వానశ్చిన్వానో జగత్యైవ జగత్యా చిన్వానశ్చిన్వానో జగత్యైవ జగత్యైవ జగత్యా జగత్యైవామువ జగత్యా జగత్యైవామం ఏవామువైవామం లోకం లోకమమువైవామం లోకం అమం లోకం లోకమమున్ లోకమభ్యారోహత్యభ్యారోహతి లోకమమున్ లోకమభ్యారోహతి లోకమభ్యారోహత్యభ్యారోహతి లోకం లోకమభ్యారోహతి నభ్యారోహతి లోకం లోకమభ్యారోహతి అభ్యారోహతి నభ్యారోహత్యభ్యారోహతి నాగ్నిమగ్నిన్నాభ్యారోహత్యభ్యారోహతి నాగ్నిం అభ్యారోహతీత్యభి ఆరోహతి నాగ్నిమగ్నిన్ననాగ్నిం చిత్వా చిత్వాగ్నిన్ననాగ్నిం చిత్వా అగ్నిం చిత్వా చిత్వాగ్నిమగ్నిం చిత్వా రామాగు రామాన్ చిత్వాగ్నిమగ్నిం చిత్వా రామా చిత్వా రామాగు రామాన్ చిత్వా చిత్వా రామాముపోప రామాన్ చిత్వా చిత్వా రామాముప రామాముపోప రామాగు రామాముపేయాది యాదుప రామాగు రామాముపేయాద్ ఉపేయాది యాదుపోపేయాద యోనావ యోనావి యాదుపోపేయాద యోనౌ యాద యోనావ యోనావి యాది యాద యోనౌ రేతో రేతో యోనావి యాద యాద యోనౌ రేత యోనూరే తోరేతో యోనామ యోనూరేతో దాస్యామి దాస్యామి రేతో యోనామ యోనూరేతో దాస్యామి రేతో దాస్యామి దాస్యామి రేతో రేతో దాస్యామి ఇది దాస్యామి రేతో రేతో దాస్యామిది దాస్యామి ఇది దాస్యామి దాస్యామి దినలేది దాస్యామి దాస్యామి దిన ఈ దినలేది దిన ద్వితీయం ద్వితీయం నేది దిన ద్వితీయం నా ద్వితీయం ద్వితీయం నల ద్వితీయం చిత్వా చిత్వా ద్వితీయం నల ద్వితీయం చిత్వా ద్వితీయం చిత్వా చిత్వా ద్వితీయం ద్వితీయం చిత్వాన్యస్యాన్యస్య చిత్వా ద్వితీయం ద్వితీయం చిత్వాన్యస్య చిత్వాన్యస్యాన్యస్య చిత్వా చిత్వాన్యస్య స్త్రియగ్స్త్రియమన్యస్య చిత్వా చిత్వాన్యస్య స్త్రియం అన్యస్య స్త్రియగ్స్త్రియమన్యస్యాన్యస్య స్త్రియముపోవస్త్రియమన్యస్యాన్యస్య స్త్రియముప స్త్రియముపోవస్త్రియగ్స్త్రియముపేయాది యాదుపస్త్రియగ్స్త్రియముపేయాద్ ఉపేయాది యాదుపోపే యాన్ననే యాదుపోపేయాన్న యాన్ననేయాది యాన్న తృతీయం తృతీయం నేయాది యాన్న తృతీయం తృతీయం తృతీయం నల తృతీయం చిత్వా చిత్వా తృతీయం నల తృతీయం చిత్వా తృతీయం చిత్వా చిత్వా తృతీయం తృతీయం చిత్వా కాం కాం చిత్వా తృతీయం తృతీయం చిత్వా కాం చిత్వా కాం కాం చిత్వా చిత్వా కాంచన చన కాం చిత్వా చిత్వా కాంచన కాంచన చన కాం కాంచనోపోప చన కాం కాంచనోప చనోపోప చన చనోపేయాది యాదుప చన చనోపేయాద్ ఉపేయాది యాదుపోపే యాత్రే తోరేత ఈ యాదుపోపే యాత్రేత యాత్రే తోరేత ఇది యాత్రే తోపై వైరేత ఇది యాత్రే తోపై రే తోపై వైరే తోరే తోవా ఏతదేతద్వైరే తోరే తోవా ఏతద్ వా ఏతదేతద్వై వా ఏతన్నిన్యేతద్వై వా ఏతన్ని ఏతన్నిన్యేతదేతన్ని ధత్తే ధత్తే న్యేతదేతన్ని ధత్తే ధత్తే ధత్తేని ధత్తే యద్యద్ధత్తేని ధత్తే ధత్తే యద్యద్ధత్తే ధత్తే యదగ్నిమగ్ని యద్ధత్తే ధత్తే యదగ్నిం యదగ్నిమగ్ని యద్యదగ్నించినదే చినదే యద్యదగ్నించినదే అగ్నించినదే చినదే అగ్నిమగ్నించినదే యద్యచ్చినదే అగ్నిమగ్నించినదే యదు చినదే యద్యచ్చినదే చినదే యదు పేయాదు పేయాద్యచ్చినదే చినదే యదు పేయాదు ఎదు పేయాదు పేయాద్యద్యదు పేయాత్రేత సారేత సో పేయాద్యద్యదు పేయాత్రేత సా పేయాత్రేత సారేత సో పేయాదు పేయాత్రేత సాభి విరేత సో పేయాదు పేయాత్రేత సాభి ఉపేయాదిత్యువా ఇయా వేద సావిరేత సారేత సావ్యుర్ధ్యేత్యేత విరేత సారేత సావ్యుర్ధ్యేత విద్యుర్ధ్యేత్యేత విద్యుర్ధ్యేతాధ్యేత విద్యుర్ధ్యేతాథో అధ్యేతాథో అథో అధ్యేతధ్యేతాథో ఖలు కల్వథో అధ్యేతధ్యేతాథో ఖలు అథో ఖలు కల్వథో అథో కల్వాహురాహు కల్వథో అథో కల్వాహు అథో ఇత్యథో కల్వాహురాహు ఖలు కల్వాహుర ప్రజస్యమ ప్రజస్యమాహు ఖలు కల్వాహుర ప్రజస్యం ఆహుర ప్రజస్యమ ప్రజస్యమాహురాహుర ప్రజస్యం తత్తద ప్రజస్యమాహురాహుర ప్రజస్యం తద అప్రజస్యంత కద ప్రజస్యమ ప్రజస్యం తద్యద్యద్ ప్రజస్యమ ప్రజస్యం తద్యర్ అప్రజస్యమిత్యప్రాజస్యం తద్యద్యత్తద్యన్ననయత్తద్యన్న యన్ననయద్యన్నో వేయాదు వేయాన్నయద్యన్నో వేయాద్ వేయాదు వేయాన్ననో వేయాది నీత్యు వేయాన్ననో వేయాది వేయాది నీత్యు వేయాదు వేయాది నియద్యదిత్యు వేయాదు వేయాది తియదు వేయాదిత్యుమాయాద్ ఉపదధాదిత్యమానస్యైనమానస్యైవైనమానస్యరేతోరేతోయజమానస్యైవైనమానస్యరేత ఇదమానస్యరేతోరేతోయజమానస్యైనమానస్యరేతోమిభృతోమిభృతోరేతోయజమానస్యైనమానస్యరేతోమిభృతః ఉపేయాది యాదుపోపే యాత్రేతసోరేతస ఇయాదుపోపేయాత్రేతస యాత్రేతసోరేతస ఇయాది యాత్రేతసోస్కందాయ స్కందాయ రేతస ఇయాది యాత్రేతసోస్కందాయ రేతసోస్కందాయ స్కందాయ రేతసోరేతసోస్కందాయ త్రీణి త్రీణ్యస్కందాయ రేతసోరేతసోస్కందాయ త్రీణి అస్కందాయ త్రీణి త్రీణ్యస్కందాయ స్కందాయ త్రీణి వావ త్రీణ్యస్కందాయ స్కందాయ త్రీణి వావ త్రీణి వావ త్రీణి త్రీణి వావరేతాగుంసి రేతాగుంసి వావత్రీణి త్రీణి వావరేతాగుంసి వావరేతాగుంసి రేతాగుంసి వావ వావరేతాగుంసి పితా పితా రేతాగుంసి వావ వావరేతాగుంసి పితా రేతాగుంసి పితా పితా రేతాగుంసి రేతాగుంసి పితా పుత్ర పుత్ర పితా రేతాగుంసి రేతాగుంసి పితా పుత్ర పితా పుత్ర పుత్ర పితా పితా పుత్ర పౌత్ర పౌత్ర పుత్ర పితా పితా పుత్ర పౌత్ర పుత్ర పౌత్ర పౌత్ర పుత్ర పుత్ర పౌత్రోయద్ పౌత్ర పుత్ర పుత్ర పౌత్రోయద్ పౌత్రోయద్ పౌత్ర పౌత్రోయద్ పౌత్ర పౌత్రోయద్వేద్వేద్వేదస్ చౌరేదస్ చౌద్వేయద్వేదస్ చౌరేదస్ చౌద్వేద్వేదస్ చౌద్వేద్వేదస్ చావుపద్యాద్వేద్వేదస్ ఇచ్చుంజాచ్ఛుంజాద్యవిచ్ఛుంజాత్యస్రస్తిస్రస్ఛుంజాద్యవిచ్ఛుంజాత్యస్రః రేత సత్సంతత్యే సంతత్యే రేత సోరేత సత్సంతత్యా ఇయమియగుం సంతత్యే రేత సోరేత సత్సంతత్యా ఇయమ్ సంతత్యా ఇయమియగుం సంతత్యే సంతత్యా ఇయమ్ వావ వావేయగుం సంతత్యే సంతత్యా ఇయమ్ వావ సంతత్యా ఇది సంతత్యే ఇయమ్ వావ వావేయమియమ్ వావ ప్రథమా ప్రథమా వావేయమియమ్ వావ ప్రథమా వావ ప్రథమా ప్రథమా వావ వావ ప్రథమా రేతస్య గ్రేతస్య ప్రథమా వావ వావ ప్రథమా రేతస్య అథో ఇథో ప్రాణానామిష్ట ఇష్ట ప్రాణానాం ప్రాణానామిష్టో యజ్ఞ యజ్ఞ ఇష్ట ప్రాణానాం ప్రాణానామిష్టో యజ్ఞ ప్రాణానామితి ప్రాణానాం ఇష్టో యజ్ఞో యజ్ఞ ఇష్ట ఇష్టో యజ్ఞ భృగభర్భృగభర్యజ్ఞ ఇష్ట ఇష్టో యజ్ఞ భృగభి యజ్ఞ భృగభర్భృగభర్యజ్ఞో యజ్ఞ భృగభిరాశీర్దాశీర్దా భృగభిర్యజ్ఞో యజ్ఞ భృగభిరాశీర్దా భృగభిరాశీర్దా ఆశీర్దా భృగభిర్భృగభిరాశీర్దా వసుభిర్వసుభిరాశీర్దా భృగభిర్భృగభిరాశీర్దా వసుభి భృగభిరితి భృగోభి ఆశీర్దా వసుభిర్వసుభిరాశీర్దా ఆశీర్దా వసుభిస్తస్య వసుభిరాశీర్దా ఆశీర్దా వసుభిస్తస్య ఆశీర్దా ఇత్యాశీర్దా వసుభిస్తస్య తస్య వసుభిర్వసుభిస్తస్య తస్య వసుభిర్వసుభిస్తస్య వసుభిరితి వసుభి తస్య వేదేతస్య తస్య త ఇష్టస్యేష్టస్య తేదస్య తస్య త ఇష్టస్య త ఇష్టస్యేష్టస్య తేద ఇష్టస్య వేదస్య వేదస్యేష్టస్య తేద ఇష్టస్య వేదస్య ఇష్టస్య వేదస్య వేదస్యేష్టస్యేష్టస్య వేదస్య ద్రవిణా ద్రవిణా వేదస్యేష్టస్యేష్టస్య వేదస్య ద్రవిణా వేదస్య ద్రవిణా ద్రవిణా వేదస్య వేదస్య ద్రవిణేహేహ ద్రవిణా వేదస్య వేదస్య ద్రవిణేహ ద్రవిణేహేహ ద్రవిణా ద్రవిణేహ పక్షీ పక్షీయేహ ద్రవిణా ద్రవిణేహ పక్షీయ హక్షీయ భక్షీయే హక్షీయేతీతి భక్షీయే హక్షీయేతి భక్షీయేతీతి భక్షీయ భక్షీయేత్యాహేతి భక్షీయ భక్షీయేత్యాహ ఇత్యాహేదీత్యాహస్తుతశస్త్రే స్తుతశస్త్రే ఆహేదీత్యాహస్తుతశస్త్రే ఆహస్తుతశస్త్రే స్తుతశస్త్రే ఆహస్తుతశస్త్రే ఏవైవ స్తుతశస్త్రే ఆహస్తుతశస్త్రే ఏవ స్తుతశస్త్రే ఏవైవ స్తుతశస్త్రే స్తుతశస్త్రే ఏవైతేనైతేనైవ స్తుతశస్త్రే స్తుతశస్త్రే ఏవైతేన స్తుతశస్త్రే ఇది స్తుతాశస్త్రే ఏవైతేనైతేనైవైవైతేన దుహే దుహ ఏతేనైవైవైతేన దుహే ఏతేన దుహే దుహ ఏతేనైతేన దుహే పితా పితా దుహ ఏతేనైతేన దుహే పితా దుహే పితా పితా దుహే దుహే పితామాతరిష్వా మాతరిష్వా పితా దుహే దుహే పితామాతరిష్వా పితామాధరిష్వామాధరిష్వా పితా పితామాధరిష్వాచ్ఛిద్రాచ్ఛిద్రా మాధరిష్వా పితా పితామాధరిష్వాచ్ఛిద్రా మాధరిష్వాచ్ఛిద్రాచ్ఛిద్రా మాధరిష్వా మాధరిష్వాచ్ఛిద్రా పదా పదాచ్ఛిద్రా మాధరిష్వా మాధరిష్వాచ్ఛిద్రా పదా అచ్ఛిద్రా పదా పదాచ్ఛిద్రాచ్ఛిద్రా పదాధా పదాచ్ఛిద్రాచ్ఛిద్రా పదాధా పదాధాధా పదా పదాధా అచ్ఛిద్రాచ్ఛిద్రాధా పదా పదాధా అచ్ఛిద్రా అచ్ఛిద్రా అచ్ఛిద్రాధాధా అచ్ఛిద్రా ఉషిజ ఉషిజోచ్ఛిద్రాధాధా అచ్ఛిద్రా ఉషిజ అచ్ఛిద్రా ఉషిజ ఉషిజోచ్ఛిద్రా అచ్ఛిద్రా ఉషిజ పదా ప్రదోషిజోచ్ఛిద్రా అచ్ఛిద్రా ఉషిజ పదా ఉషిజ పదా ప్రదోషిజ ఉషిజ పదాన్మను పదోషిజ ఉషిజ పదాను పదాన్మను పదా పదాను దక్షస్థక్షరణ పదా పదాను దక్ష అనుదక్షస్థక్షరం మన దక్ష స్వామ స్వామస్థక్షరం మన దక్ష స్వామ సోమా విశ్వవిద్ శవిత్ సోమ సోమ విశ్వవిన్నేత నేత విశ్వవిత్ సోమ సోమ విశ్వవిన్నేత విశ్వవిన్నేత నేత విశ్వవిద్ విశ్వవిన్నేత నేషన్నేషన్నేత విశ్వవిద్ విశ్వవిన్నేత నేషత్ విశ్వవిదితి విశ్వవిద్ నేత నేషన్నేషన్నేత నేత బృహస్పతి బృహస్పతిషన్నేత నేత బృహస్పతి నేషత్ బృహస్పతి బృహస్పతిర్నేషన్ నేషత్ బృహస్పతిరుత్థామదాన్యుత్థామదాయ బృహస్పతిర్నేషన్ నేషత్ బృహస్పతిరుత్థామదాని బృహస్పతిరుత్థామదాన్యుత్థామదాని బృహస్పతిర్ బృహస్పతిరుత్థామదాని శకుంసిషచ్చకుంసిషదుత్థామదాని బృహస్పతిర్ బృహస్పతిరుత్థామదాని శకుంసిషదుత్థామదాని శకుంసిషచ్చకుంసిషదుత్థామదాన్యుత్థామదాని శకుంసిషదితి శకుంసిషదుత్థామదాన్యుత్థామదాని శకుంసిషదితి ఉత్థామదానీత్యుత్థామదాని శకుంసిషదితీతి శకుంసిషచ్చకుంసిషదిత్యాహేతి శకుంసిషచ్చకుంసిషదిత్యాహ ఇత్యాహేతీత్యాహైతదేతదాహేతీత్యాహైతద్ ఆహైతదేతదాహైతద్వైవా ఏతదాహైతద్వై ఏతద్వైవా ఏతదేలద్వా అగ్నేరగ్నేర్వా ఏతదేలద్వా అగ్నేః వా అగ్నేరగ్నేర్వైవా అగ్నేరుక్తముక్తమగ్నేర్వైవా అగ్నేరుక్తం అగ్నేరుక్తముక్తమగ్నేరగ్నేరుక్తం తేన తేనోక్తమగ్నేరగ్నేరుక్తం తేన ఉక్తం తేన తేనోక్తముక్తం తేనైవైవ తేనోక్తముక్తం తేనైవ తేనైవైవ తేన తేనైవైనమేనమేవ తేన తేనైవైనం ఏవైనమేనమేవైవైనమన్వన్వేనమేవైవైనమను ఏనమన్వన్వేనమేనమను శకుంసతి శకుంసత్యన్వేనమేనమను శకుంసతి అనుశకుంసతి శకుంసత్యన్మను శకుంసతి శకుంసతీతి శకుంసతి శూయతే వై వై శూయతే శూయతే వా ఏష ఏష వై శూయతే శూయతే వా ఏష వాదేశ వై వాదేశోగ్నేనామగ్నేనామేష వై వాదేశోగ్నేనామేష ఏషోగ్నేనాయోగ్నేనామేష ఏషోగ్నేనాయ అగ్నేనాయోగ్నేనామగ్నేనాయ ముఖాయ ముఖాయాయోగ్నేనామగ్నేనాయ ముఖాయ యోఖాయ ముఖాయాయోయ ముఖాయ అంభ్రియతే భ్రియత ముఖాయాయోయ ముఖాయ అంభ్రియతే ముఖాయ అంభ్రియతే భ్రియత ముఖాయ ముఖాయ అంభ్రియతే యద్యద్భ్రియత ముఖాయ ముఖాయ అంభ్రియతే యదు భ్రియతే యద్యద్భ్రియతే భ్రియతే యదనోధో యద్భ్రియతే భ్రియతే యదధ యదధోధో యద్యదధ సాదయే సాదయే దధో యద్యదధ సాదయేత్ ప్రత్యవరోహతి ప్రత్యవరోహతి సవాత్ ప్రత్యవరోహతి సవాత్ప్రత్యవరోహతి సవాత్ప్రత్యవరోహతి ప్రత్యవరోహతి ప్రత్యవరోహతి సవాత్ సవాత్ ప్రత్యవరోహతి సవాత్ ప్రత్యవరోహతి సవాత్ ప్రత్యవరోహతి తాదృక్ తాదృక్ ప్రత్యవరోహతి సవాత్ సవాత్ ప్రత్యవరోహతి తాదృగ ప్రత్యవరోహతి ప్రత్యవరోహతి ప్రత్యవరోహతి సవాత్ సవాత్ ప్రత్యవరోహతి తాదృక్ తాదృక్ ప్రత్యవరోహతి సవాత్ సవాత్ ప్రత్యవరోహతి తాదృగ ప్రత్యవరోహతి ప్రత్యవరోహతి ప్రత్యవ దత్తదేవైవ తదా సంధ్యా సందీతదేవైవ తదా సంధీ తదా సంధ్యా సంధీ తత్తదా సంధీ సాధయతి సాధయత్యా సంధీ తత్తదా సంధీ సాధయతి సంధీ సాధయతి సాధయత్యా సంధ్యా సంధీ సాధయతి గర్భాణాం గర్భాణాకు సాధయత్యా సంధ్యా సంధీ సాధయతి గర్భాణాం సాధయతి గర్భాణాం గర్భాణాకు సాధయతి సాధయతి గర్భాణాం ధృత్యే ధృత్యే గర్భాణాకు సాధయతి సాధయతి గర్భాణాం ధృత్యే గర్భాణాం ధృత్యే ధృత్యే గర్భాణాం గర్భాణాం ధృత్యా ప్రవాదాయ ప్రవాదాయ ధృత్యే గర్భాణాం గర్భాణాం ధృత్యా ప్రవాదాయ ధృత్యా ప్రవాదాయ ప్రవాదాయ ధృత్యే ధృత్యా ప్రవాదాయ అథో అప్రవాదాయ ధృత్యే ధృత్యా ప్రవాదాయ అథో అప్రవాదాయ అథో అథో అప్రవాదాయ ప్రవాదాయ అథో సవము సవమథో అప్రవాదాయ ప్రవాదాయ అథో సవం అప్రవాదాయేత్యప్రాదాయ అథో సవగో సవమథో అథో సవమేవైవ సవమథో అథో సవమేవ అథో ఇత్యథో సవమేవైవ సవగో సవమేవైనమేనమేవ సవగో సవమేవైనం ఏవైనమేనమేవైనం కరోతి కరోత్యేనమేవైనం కరోతి ఏనం కరోతి కరోత్యేనమేనం కరోతి గర్భో గర్భ కరోత్యేనమేనం కరోతి గర్భ కరోతి గర్భో గర్భ కరోతి కరోతి గర్భో వై వై గర్భ కరోతి కరోతి గర్భో వై గర్భో వై వై గర్భో గర్భో వా ఏష వై గర్భో గర్భో వా ఏష వై వా ఏష యద్యదేశ వై వా ఏష యద్యదేశ ఏష యదుక్ష ఉక్షో యదేశ ఏష యదుక్ష యదుక్ష ఉక్షో యద్యదుక్షో యోనిర్యో నిరుక్షో యద్యదుక్షో యోని ఉక్షో యోనిర్యో నిరుక్ష ఉక్షో యోనిశ్శిక్యకుం శిక్యయ్యో నిరుక్ష ఉక్షో యోనిశ్శిక్యం యోనిశ్శిక్యకుం శిక్యయ్యో నిర్యోనిశ్శిక్యం యద్యచ్ఛిక్యం యోనిర్యోనిశ్శిక్యం యద్ శిక్యం యద్యక్యము శిక్యం యక్షిక్యాక్షిక్యాక్షిక్యాక్షిక్యాక్షిక్యాక్షిక్యాదుఖాముఖాగు శిక్యాక్షిక్యాదుఖాముఖాగు శిక్యాక్షిక్యాదుఖాం నిరుహే నిరుహే దుఃఖాము శిక్యాక్షిక్యాదుఖాం నిరుహే నిరుహే నిరుహే దుఃఖాముఖాం నిరుహే ద్యోనే ద్యోనే నిరుహే దుఃఖాముఖాం నిరుహే ద్యోనే నిరుహే ద్యోనేర్యోనే నిరుహే నిరుహే ద్యోనేర్గర్భం గర్భయోనే నిరుహే నిరుహే ద్యోనేర్గర్భం నిరుహే యోనేర్గర్భం గర్భయోనేర్యోనేర్గర్భం నిర్ణర్గర్భయోనేర్యోనేర్గర్భన్ని గర్భం నిర్ణర్గర్భం గర్భం నిర్వహణ్యాద్ధన్యాన్నిర్గర్భం గర్భం నిర్వహణ్యాద్ నిర్వహణ్యాద్ధన్యాన్నిర్నిర్వహణ్యాక్షుద్యామగోషుద్యామగోహన్యాన్నిర్నిర్వహణ్యాక్షుద్యామం

వర్షాభిపుచ్చం పుచ్చం వర్షాభిర్వర్షాభిపుచ్చకు శరదా శరదా పుచ్చం వర్షాభిర్వర్షాభిపుచ్చకు శరదా పుచ్చకో శరదా శరదా పుచ్చం పుచ్చకో శరదోత్తరముత్తరకో శరదా పుచ్చం పుచ్చకో శరదోత్తరం శరదోత్తరముత్తరకో శరదా శరదోత్తరం భక్షం భక్షముత్తరకో శరదా శరదోత్తరం భక్షం ఉత్తరం భక్షం భక్షముత్తరముత్తరం భక్షకో హేమంతేన హేమంతేన భక్షముత్తరముత్తరం భక్షకో హేమంతేన ఉత్తరమిత్యుత్తరం హేమంతేన భక్షం భక్షగోహే మందేన మధ్యం మధ్యగోహే మందేన భక్షం భక్షగోహే మందేన మధ్యం హేమంతేన మధ్యం మధ్యగోహే మందేన హేమంతేన మధ్యం బ్రహ్మణా బ్రహ్మణా మధ్యగోహే మందేన హేమంతేన మధ్యం బ్రహ్మణా మధ్యం బ్రహ్మణా బ్రహ్మణా మధ్యం మధ్యం బ్రహ్మణా వై వై బ్రహ్మణా మధ్యం మధ్యం బ్రహ్మణా వై బ్రహ్మణా వై వై బ్రహ్మణా బ్రహ్మణా వాస్య వై బ్రహ్మణా బ్రహ్మణా వాస్య పూర్వార్ధమజనదక్షత్రేణ పూర్వార్ధమితి పూర్వ అర్ధం అజునదక్షత్రేణ క్షత్రేణాజునదాజునదక్షత్రేణ దక్షిణం దక్షిణం క్షత్రేణాజునదాజునదక్షత్రేణ దక్షిణం క్షత్రేణ దక్షిణం దక్షిణం క్షత్రేణ క్షత్రేణ దక్షిణం భక్షం భక్షం దక్షిణం క్షత్రేణ క్షత్రేణ దక్షిణం భక్షం దక్షిణం భక్షం భక్షం దక్షిణం దక్షిణం భక్షం పశుభిః పశుభిః పక్షం దక్షిణం దక్షిణం భక్షం పశుభిః పక్షం పశుభిః పశుభిః పక్షం భక్షం పశుభిః పుచ్చం పుచ్చం పశుభిః పక్షం భక్షం పశుభిః పుచ్చం పశుభిః పుచ్చం పుచ్చం పశుభిః పశుభిః పుచ్చం విశా విశా పుచ్చం పశుభిః పశుభిః పుచ్చం విశా పశుభిరితి పశుభిః పుచ్చం విశా విశా పుచ్చం పుచ్చం విశోత్తరముత్తరం విశా పుచ్చం పుచ్చం విశోత్తరం విశోత్తరముత్తరం విశా విశోత్తరం భక్షం భక్షముత్తరం విశా విశోత్తరం భక్షం ఉత్తరం భక్షం భక్షముత్తరముత్తరం భక్షమాశయాశయా భక్షముత్తరముత్తరం భక్షమాశయా ఉత్తరమిత్యుదోపరం భక్షమాశయాశయా భక్షం భక్షమాశయా మధ్యం మధ్యమాశయా భక్షం భక్షమాశయా మధ్యం ఆశయా మధ్యం మధ్యమాశయాశయా మధ్యం యో యో మధ్యమాశయాశయా మధ్యం యః మధ్యం యో యో మధ్యం మధ్యం య ఏవమేవం యో మధ్యం మధ్యం య ఏవం ఏమేవ్యోయ ఏం విద్వాన్ విద్వానేవ్యోయ ఏం విద్వాన్ ఏం విద్వాన్ విద్వానేవమేవం విద్వానగ్నిమగ్నిం విద్వానేవమేవం విద్వానగ్నిం విద్వానగ్నిమగ్నిం విద్వాన్ విద్వానగ్నిం చినుతే చినుతేగ్నిం విద్వాన్ విద్వానగ్నిం చినుతే అగ్నిం చినుతే చినుతేగ్నిమగ్నిం చినుత ఋతుభిరుతిభిశ్చినుతేగ్నిమగ్నిం చినుత ఋతుభి చినుత ఋతుభిర్ఋతుభిశ్చినతే చినుత ఋతుభిరేవైవర్తుభిశ్చినతే చినుత ఋతుభిరేవ ఋతుభిరేవైవర్తుభిర్ఋతుభిరేవైనమేనమే వర్తుభిర్ఋతుభిరేవైనం ఋతుభిరిచ్యుతోభిః ఏమైనమేనమేవైవైనం చినుతే చినుత ఏనమేవైవైనం చినుతే ఏనం చినుతే చినుత ఏనమేనం చినుతేథో అథో చినుత ఏనమేనం చినుతేథో ఏతదేతదథోచినతేచినతేథోఏతదేతదథోచినతేచినతేథోఏతదేవఏతదేవైవైతదేతదేవసర్వగుంసర్వమేవైతదేతదేవసర్వం ఏవసర్వగుంసర్వమేవైవసర్వమవావసర్వమేవైవసర్వమవా అవరుంధేరుంధేవామరుంధేశృణ్వంతిశృణ్వంతిరుంధేవామరుంధేశృణ్వంతిరుంధేశృణ్వంతిశృణ్వంతిశృణ్వంతిశృణ్వంతిరుంధేరుంధేశృణ్వంతేనమేనకోశృణ్వంతిరుంధేరుంధేశృణ్వంతేనం శృణ్వంతేనమేనకోశృణ్వంతిశృణ్వంతేనమగ్నిమగ్నిమేనకోశృణ్వంతిశృణ్వంతేనమగ్నిం అగ్నిం చిక్యానం చిక్యానమత్యత్తి చిక్యానం చిక్యానమత్తి చిక్యానమత్యత్తి చిక్యానం చిక్యానమత్యన్నమన్నమత్తి చిక్యానం చిక్యానమత్యన్నం అత్యన్నమన్నమత్యత్తి నగోరోచదేరోచతే నమత్యత్తి నగోరోచదే అన్నగోరోచదేరోచతే నమన్నగోరోచద ఇయమియమోరోచతే నమన్నగోరోచద ఇయం రోచత ఇయమయగో రోచతే రోచత ఇయం వావేయగో రోచతే రోచత ఇయం వావ ఇయం వావేయమియం వావ ప్రథమా ప్రథమా వావేయమియం వావ ప్రథమా వావ ప్రథమా ప్రథమా వావ ప్రథమా చిదశ్చిత ప్రథమా వావ ప్రథమా చితి ప్రథమా చిదశ్చిత ప్రథమా ప్రథమా చిదరోషధయ ఓషధయశ్చిత ప్రథమా ప్రథమా చిదరోషధయ ఔషధయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవనస్పతయోవ ద్వితీయాంతరిక్షం పురీషం పురీషమంతరిక్షం ద్వితీయా అంతరిక్షం ద్వితీయా ద్వితీయాంతరిక్షం అంతరిక్షం ద్వితీయావయాగుంసి వయాగుంసి ద్వితీయాంతరిక్షమంతరిక్షం ద్వితీయావయాగుంసి ద్వితీయావయాగుంసి వయాగుంసి ద్వితీయా ద్వితీయావయాగుంసి పురీషం పురీషం వయాగుంసి ద్వితీయా ద్వితీయావయాగుంసి పురీషం వయాగుంసి పురీషం పురీషం వయాగుంసి వయాగుంసి పురీషమసావసౌ పురీషం వయాగుంసి వయాగుంసి పురీషమసౌ పురీషమసావసౌ పురీషం పురీషమసౌ తృతీయా తృతీయాసౌ పురీషం పురీషమసౌ తృతీయా అసౌ తృతీయా తృతీయాసావసౌ తృతీయా నక్షత్రాణి నక్షత్రాణి తృతీయాసావసౌ తృతీయా నక్షత్రాణి తృతీయా నక్షత్రాణి నక్షత్రాణి తృతీయా తృతీయా నక్షత్రాణి పురీషం పురీషం నక్షత్రాణి తృతీయా తృతీయా నక్షత్రాణి పురీషం నక్షత్రాణి పురీషం పురీషం నక్షత్రాణి నక్షత్రాణి పురీషం యజ్ఞో యజ్ఞ పురీషం నక్షత్రాణి నక్షత్రాణి పురీషం యజ్ఞ పురీషం యజ్ఞో యజ్ఞ పురీషం పురీషం యజ్ఞశ్చతుర్థీ చతుర్థీ యజ్ఞ పురీషం పురీషం యజ్ఞశ్చతుర్థీ యజ్ఞశ్చతుర్థీ చతుర్థీ యజ్ఞో యజ్ఞశ్చతుర్థీ దక్షిణ దక్షిణా చతుర్థీ యజ్ఞో యజ్ఞశ్చతుర్థీ దక్షిణ చతుర్థీ దక్షిణ దక్షిణా చతుర్థీ చతుర్థీ దక్షిణ పురీషం పురీషం దక్షిణ చతుర్థీ చతుర్థీ దక్షిణ పురీషం దక్షిణాపురేషం పురేషం దక్షిణ దక్షిణాపురేషం యజమానో యజమాన పురేషం దక్షిణ దక్షిణాపురేషం యజమాన పురేషం యజమానో యజమాన పురేషం పురేషం యజమాన పంచమీ పంచమీ యజమాన పురేషం పురేషం యజమాన పంచమీ యజమాన పంచమీ పంచమీ యజమానో యజమాన పంచమీ ప్రజా ప్రజా పంచమీ యజమానో యజమాన పంచమీ ప్రజా పంచమే ప్రజా ప్రజా పంచమే పంచమే ప్రజాపురేషం పురేషం ప్రజా పంచమే పంచమే ప్రజాపురేషం ప్రజాపురేషం పురేషం ప్రజా ప్రజాపురేషం యజ్జత్పురేషం ప్రజా ప్రజాపురేషం ప్రజేజత్ ప్రజా పురేషం యజ్జత్పురేషం పురేషం యత్రిశిలేఖం త్రిశిలేఖం యత్పురేషం పురేషం యత్రిశిలేఖం యత్రిశిలేఖం త్రిశిలేఖం యజ్ఞత్రిశిలేఖం చింభేద చింభేద త్రిశిలేఖం యజ్ఞత్రిశిలేఖం చింభేద త్రిశిలేఖం వేద చింభేద త్రిశిలేఖం త్రిశిలేఖం వేద యజ్ఞం యజ్ఞం చింభేద త్రిశిలేఖం త్రిశిలేఖం వేద యజ్ఞం త్రిశిలేఖమిత్రిశిలేఖం చింభేద యజ్ఞం యజ్ఞం చింభేద చింభేద యజ్ఞం దక్షిణాం దక్షిణాం యజ్ఞం చింభేద చింభేద యజ్ఞం దక్షిణాం యజ్ఞం దక్షిణాం దక్షిణాం యజ్ఞం యజ్ఞం దక్షిణామాత్మానమాత్మానం దక్షిణాం యజ్ఞం యజ్ఞం దక్షిణామాత్మానం దక్షిణామాత్మానమాత్మానం దక్షిణాం దక్షిణామాత్మానం ప్రజాం ప్రజామాత్మానం దక్షిణాం దక్షిణామాత్మానం ప్రజాం ఆత్మానం ప్రజాం ప్రజామాత్మానమాత్మానం ప్రజామంతరంతః ప్రజామాత్మానమాత్మానం ప్రజామంతః ప్రజామంతరంతః ప్రజాం ప్రజామంతరియాదియాదంతః ప్రజాం ప్రజామంతరియాద్ ప్రజామిది ప్రజాం అంతర్యాదియాదంతరంతర్యాత్మస్మాత్మస్మాదియాదంతరంతర్యాత్మస్మాద్ యాత్మస్మాత్మస్మాదియాదియాత్మస్మాత్ పంచచిలేక పంచచిలేకస్తస్మాదియాదియాత్మస్మాత్ పంచచిలేక తస్మాత్ పంచచిలేక పంచచిలేకస్తస్మాత్ తస్మాత్ పంచచిలేకశ్చేదవ్యశ్చేదవ్యః పంచచిలేకస్తస్మాత్ తస్మాత్ పంచచిలేకశ్చేదవ్యః పంచచిలేకశ్చేదవ్యశ్చేదవ్యః పంచచిలేక పంచచిలేకశ్చేదవ్య ఏతదేతచ్చేదవ్యః పంచచిలేక పంచచిలేకశ్చేదవ్య ఏతద్ పంచచిలేక ఇది పంచచిలేక చేదవ్య ఏతదేతచ్చేదవ్యశ్చేదవ్య ఏతదేవైవైతచ్చేదవ్యశ్చేదవ్య ఏతదేవ ఏతదేవైవైతదేతదేవ సర్వగో సర్వమేవైతదేతదేవ సర్వం సర్వమేవ సర్వగ్ స్పృణోతి స్పృణోతి సర్వమేవ సర్వగ్ స్పృణోతి సర్వజ్ఞస్పృణోతి స్పృణోతి సర్వగో సర్వజ్ఞస్పృణోతి యద్యత్ స్పృణోతి సర్వగో సర్వజ్ఞస్పృణోతి యత్ స్పృణోతి యద్యత్ స్పృణోతి స్పృణోతి యత్స్రస్తిస్రో యత్ స్పృణోతి స్పృణోతి యత్స్ర ్రిమృద్ధిగ్నిరగ్నిర్యద్యదగ్నిర్యద్ అగ్నిర్యద్యదగ్నిర్యద్వేద్వేజిలమానోజిలమానోద్వాద్వేద్వేద్వాజిలమానః ద్వే ఇది ద్వే ద్వాజిలమానోజిలమానోద్వాద్వాజిలమానః ప్రతిష్ఠితి ప్రతిష్ఠితి పంచభిర్పంచభిర్పంచభిర్పురీషైరభ్యభిపురీషైర్పంచభిర్పంచభిర్పురీషైరభి పంచభిరిపంచాభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభిరిపంచభి అక్షర పద్యం దేశకోసం పద్యం దేశ అక్షర అక్షర పద్యందే పద్యందే దశ అక్షరో వై వై దశ అక్షర పద్యందే పద్యందే దశ అక్షరో వై దశ అక్షరో వై వై దశ అక్షరో దశ అక్షరో వై పురుష పురుషో వై దశ అక్షరో దశ అక్షరో వై పురుష దశ అక్షర ఇది దశ అక్షర వై పురుష పురుషో వై వై పురుషో యావాన్ యావాన్ పురుషో వై వై పురుషో యావాన్ పురుషో యావాన్ యావాన్ పురుష పురుషో యావానే వైవ యావాన్ పురుష పురుషో యావానేవ యావానే వైవ యావాన్ యావానేవ పురుష పురుష ఏవ యావాన్ యావానేవ పురుష ఏవ పురుష పురుష ఏవైవ పురుషస్తంతం పురుష ఏవైవ పురుషస్తం పురుషస్తంతం పురుష పురుషస్తృణోది స్పృణోది తమ్ పురుష పురుషస్తృణోది తగ్గస్పృణోది స్పృణోతి తగ్గ స్పృణోత్యథో అథో స్పృణోతి తగ్గ స్పృణోత్యథో స్పృణోత్యథో అథో స్పృణోతి స్పృణోత్యథో దశ అక్షరా దశ అక్షరాథో స్పృణోతి స్పృణోత్యథో దశ అక్షరాథో దశ అక్షరా దశ అక్షరాథో అథో దశ అక్షరా విరాట్ విరాట్ దశ అక్షరాథో అథో దశ అక్షరా విరాట్ అథో ఇత్యథో దశాక్షరా విరాట్ విరాట్ దశాక్షరా దశాక్షరా విరాడన్నమన్నం విరాట్ దశాక్షరా దశాక్షరా విరాడన్నం దశాక్షరే దశాక్షరా విరాడన్నమన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడన్నం విరాడ్ విరాడితి విరాడ్ అన్నం విరాట్ విరాడన్నమన్నం విరాట్ విరాజి విరాజి విరాడన్నమన్నం విరాట్ విరాజి విరాట్ విరాజి విరాజి విరాట్ విరాట్ విరాజ్యేవ ఇవ విరాజి విరాట్ విరాట్ విరాజ్యేవ విరాడితి విరాడ్ విరాజ్యేవ ఇవ విరాజి విరాజ్యేవాన్నాద్యేన్నాద్య ఏవ విరాజి విరాజ్యేవాన్నాద్యే విరాజీతి విరాజి ఏవాన్నాద్యేన్నాద్య ఏవైవాన్నాద్యే ప్రతి ప్రత్యన్నాద్య ఏవైవాన్నాద్యే ప్రతి అన్నాద్యే ప్రతి ప్రత్యన్నాద్యేన్నాద్యే ప్రతిష్టతి తిష్టతి ప్రత్యన్నాద్యేన్నాద్యే ప్రతిష్టతి అన్నాద్యైత్యన్నా అద్యే ప్రతిష్టతిష్టతి ప్రతి ప్రతిష్టతి సంవత్సర సంవత్సరస్తిష్టతి ప్రతి ప్రతిష్టతి సంవత్సర తిష్టతి సంవత్సర సంవత్సరస్తిష్టతి తిష్టతి సంవత్సరో వై వై సంవత్సరస్తిష్టతి తిష్టతి సంవత్సరో వై సంవత్సరో వై వై సంవత్సర సంవత్సరో వై షష్ఠీ షష్ఠీ వై సంవత్సర సంవత్సరో వై షష్ఠీ సంవత్సర ఇది సంవత్సర వై షష్ఠీ షష్ఠీ వై వై షష్ఠీచి దిశ్చితి షష్ఠీ వై వై షష్ఠీచితి షష్ఠీచి దిశ్చితి షష్ఠీ షష్ఠీచితి రతవ రతవశ్చితి షష్ఠీ షష్ఠీచితి రతవ చిదిరృతవృతవశ్చిదిశ్చిదిరృతవఃపురీ శంపురీషమృతవశ్చిదిశ్చిదిరృతవఃపురీషం అృతవఃపురీ శంపురీషమృతవృతవఃపురీషకుంషట్షట్పురీషమృతవృతవఃపురీషకుంషట్ పురీషకుంషట్షట్పురీషంపురీషకుంషట్చిదయశ్చిదయశ్షట్పురీషకుంషట్చిదయశ్చిదయశ్చిదయశ్చిదయో భవంతి భవంతి చిదయశ్షట్షట్చిదయో భవంతి చిదయో భవంతి భవంతి చిదయశ్చిదయో భవంతి షట్షట్భవంతి చిదయశ్చిదయో భవంతి షట్ భవంతి షట్షట్భవంతి భవంతి షట్పురీషాణి పురీషాణి షట్భవంతి భవంతి షట్పురీషాణి షట్పురీషాణి పురీషాణి షట్షట్పురీషాణి ద్వాదశ ద్వాదశ పురీషాణి షట్షట్పురీషాణి ద్వాదశ పురీషాణి ద్వాదశ ద్వాదశ పురీషాణి పురీషాణి ద్వాదశ సగుంసం ద్వాదశ పురీషాణి పురీషాణి ద్వాదశసం ద్వాదశ సగుంసం ద్వాదశ ద్వాదశ సంపద్యందే పద్యందే సంద్వాదశ ద్వాదశ సంపద్యందే సంపద్యందే పద్యం దేశగుం సంపద్యందే ద్వాదశ ద్వాదశ పద్యం దేశగుం సంపద్యందే ద్వాదశ పద్యందే ద్వాదశ ద్వాదశ పద్యం దేవద్యందే ద్వాదశ మాసా మాసా ద్వాదశ పద్యం దేవద్యందే ద్వాదశ మాసాద్వాదశ మాసా మాసా ద్వాదశ ద్వాదశ మాసా సంవత్సర సంవత్సరో మాసా ద్వాదశ ద్వాదశ మాసా సంవత్సర మాసా సంవత్సర సంవత్సరో మాసా మాసా సంవత్సర సంవత్సరే సంవత్సరే సంవత్సరో మాసా మాసా సంవత్సర సంవత్సరే సంవత్సరే సంవత్సర సంవత్సర సంవత్సర ఏవ సంవత్సరే సంవత్సర సంవత్సర సంవత్సర ఏవ సంవత్సర ఇది సంవత్సర సంవత్సర ఏవ సంవత్సరే సంవత్సర ఏవ ప్రతి ప్రత్యేవ సంవత్సరే సంవత్సర ఏవ ప్రతి సంవత్సర ఇది సంవత్సరే ఏవ ప్రతి ప్రత్యేవ ప్రతిష్టతి తిష్టతి ప్రత్యేవ ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి తిష్టతీతి తిష్టతి రోహితో ధూమ్ర రోహితో ధూమ్ర రోహితో రోహితో రోహితో ధూమ్ర రోహిత కర్కంధ రోహిత కర్కంధ రోహితో ధూమ్ర రోహితో రోహితో రోహితో ధూమ్ర రోహిత కర్కంధ రోహిత ధూమ్ర రోహిత కర్కంధ రోహిత కర్కంధ రోహితో ధూమ్ర రోహితో ధూమ్ర రోహిత కర్కంధ రోహితస్తే కర్కంధ రోహితో ధూమ్ర రోహితో ధూమ్ర రోహిత కర్కంధ రోహితస్తే ధూమ్ర రోహిత ఇది ధూమ్ర రోహిత కర్కంధ రోహితస్తే కర్కంధ రోహిత కర్కంధ రోహితస్తే ప్రజాపత్యా ప్రజాపత్యాస్తే కర్కంధ రోహిత కర్కంధ రోహితస్తే ప్రజాపత్యా కర్కంధ రోహిత ఇది కర్కంధో రోహిత ఏ ప్రజాపత్యా ప్రజాపత్యాస్తే ప్రజాపత్యా బభ్రుర్బభ్రుః ప్రజాపత్యాస్తే ప్రజాపత్యా బభ్రుః ప్రజాపత్యా బభ్రుర్బభ్రుః ప్రజాపత్యా ప్రజాపత్యా బభ్రురణవభ్రురణవభ్రుర్బభ్రుః ప్రజాపత్యా ప్రజాపత్యా బభ్రురణవభ్రుః ప్రజాపత్యా ఇది ప్రజాపత్యా శుకభ్రస్తే అలక్షీతాస్తాపలక్షీపలక్షీతాః సారస్వత్యస్తారస్వత్యస్తాపలక్షీపలక్షీతాః సారస్వత్యః సారస్వత్యస్థోలపృషది క్షుద్రపృషదీ అన్యదశ్యతిరంధ్రన్యదశ్యతిరంధ్రన్యదశ్యతిరంధ్రస్తే అన్యదశ్యతిరంధ్రన్యత శిశిరంధ సమంతశిఖరంధస్తే సమంతశిఖరంధస్తమంతశిఖరంధస్తే మయీత్రావరుణామయీత్రావరుణస్తే సమంతశిఖరంధస్తమంతశిఖరంధస్తే మయీత్రావరుణా సమంతశిఖరంధ ఇది సమంతశిఖరంధ తే మయీత్రావరుణామయీత్రావరుణస్తే మయీత్రావరుణ శుద్ధవాల శుద్ధవాలో మయీత్రావరుణస్తే మయీత్రావరుణ శుద్ధవాల మైత్రావరుణ శుద్ధవాల శుద్ధవాలో మైత్రావరుణామయీత్రావరుణ శుద్ధవాల సర్వశుద్ధవాల సర్వశుద్ధవాల శుద్ధవాలో మైత్రావరుణామయీత్రావరుణ శుద్ధవాల సర్వశుద్ధవాల మైత్రావరుణ ఇది మైత్రావరుణ శుద్ధవాల సర్వశుద్ధవాల సర్వశుద్ధవాల శుద్ధవాల శుద్ధవాల సర్వశుద్ధవాలో మణివాలో మణివాల సర్వశుద్ధవాల శుద్ధవాల శుద్ధవాల సర్వశుద్ధవాలో మణివాల శుద్ధవాల ఇది శుద్ధవాల సర్వశుద్ధవాలో మణివాలో మణివాల సర్వశుద్ధవాల సర్వశుద్ధవాలో మణివాలస్తే మణివాల సర్వశుద్ధవాల సర్వశుద్ధవాలో మణివాలస్తే సర్వశుద్ధవాల ఇది సర్వశుద్ధవాల మణివాలస్తే మణివాలో మణివాలస్తాశ్వినాశ్వినాస్తే మణివాలో మణివాలస్తాశ్వినా మణివాల ఇది మణివాల శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్రుతి పృష్ఠ శ్ర శుతిభసత్తే శుతిభసచ్యుతిభసత్తైంద్రావారస్పత్యాస్తే శుతిభసచ్యుతిభసత్తైంద్రావారస్పత్యా ఐంద్రావారస్పత్యాస్తేరైంద్రావారస్పత్యాస్తేరైంద్రావారస్పత్యాశ్చిలిపాచ్చిలిపాదైంద్రావారస్పత్యాశ్చిలిపాచ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిలిపాదైంద్రావారస్పత్యాఐంద్రావారస్పత్యాశ్చిలిపాచ్చిత్యోష్ఠ ఐంద్రావారస్పత్యాయిత్యైంద్రావారస్పత్యాశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ఠశ్చిత్యోష్ ఇంద్రావైష్ణవాస్తే శుభ్రశు శుభ్రస్తైంద్రావైష్ణవా శుభ్రలితి శుభ్రు ఐంద్రావైష్ణవా తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్రస వైశ్వకర్మణ్యస్తిస్రో ధాత్రే ధాత్రే తిస్రో వైశ్వకర్మణ్యో వైశ్వకర్మణ్యస్తిస్రో ధాత్రే వైశ్వకర్మణ్య ఇది వైశ్వకర్మణ్య తిస్రో ధాత్రే ధాత్రే తిస్రస్తిస్రో ధాత్రే పృషోధరా పృషోధరా ధాత్రే తిస్రస్తిస్రో ధాత్రే పృషోధరా ధాత్రే పృషోధరా పృషోధరా ధాత్రే ధాత్రే పృషోధరా ఐంద్రా పౌష్ణా ఐంద్రా పౌష్ణా పృషోధరా ధాత్రే ధాత్రే పృషోధరా ఐంద్రా పౌష్ణా పృషోధరా ఐంద్రా పౌష్ణా ఐంద్రా పౌష్ణా పృషోధరా పృషోధరా ఐంద్రా పౌష్ణా శ్వేతరలామా శ్వేతరలామా ఐంద్రా పౌష్ణా పృషోధరా పృషోధరా ఐంద్రా పౌష్ణా శ్వేతరలామా పృషోధరా ఇది పృషా ఉదరా ఐంద్రా పౌష్ణా శ్వేతరలామా శ్వేతరలామా ఐంద్రా పౌష్ణా ఐంద్రా పౌష్ణా శ్వేతరలామా స్తోకరా స్తోకరా శ్వేతరలామా ఐంద్రా పౌష్ణా ఐంద్రా పౌష్ణా శ్వేతరలామా స్తోకరా ఐంద్రా పౌష్ణా ఇత్యైంద్రా పౌష్ణా శ్వేతరలామా స్తోకరా స్తోకరా శ్వేతరలామా శ్వేతరలామా స్తోకరా శ్వేతరలామా ఇది శ్వేతరలామాః తోపరా ఇది తోపరాః కర్ణాస్త్రయస్త్రయః కర్ణాః కర్ణాస్త్రయో యామా యామాస్త్రయః కర్ణాః కర్ణాస్త్రయో యామాః యామాస్త్రయస్త్రయో యామా సౌమ్యా సౌమ్యా యామాస్త్రయస్త్రయో యామా సౌమ్యాః యామా సౌమ్యా సౌమ్యా యామా యామా సౌమ్యాస్త్రయస్త్రయః సౌమ్యా యామా యామా సౌమ్యాస్త్రయః సౌమ్యాస్త్రయస్త్రయః సౌమ్యా సౌమ్యాస్త్రయస్విలింగాస్త్రయస్ సౌమ్యా సౌమ్యాస్త్రయస్విలింగాస్త్రయస్త్రయస్విలింగా అగ్నయేగ్నేస్విలింగాస్త్రయస్త్రయస్విలింగా అగ్నయేస్విలింగా అగ్నయేగ్నేస్విలింగాస్విలింగా అగ్నయేయవిష్ఠాయవిష్ఠాయాగ్నేస్విలింగాస్విలింగా అగ్నయేయవిష్ఠాయ అగ్నియేయవిష్ఠాయాగ్నియేయవిష్ఠాయత్రయస్త్రయోయవిష్ఠాయాగ్నియేయవిష్ఠాయత్రయః యవిష్ఠాయత్రయస్త్రయోయవిష్ఠాయవిష్ఠాయత్రయోనకులానకులాస్త్రయోయవిష్ఠాయవిష్ఠాయత్రయోనకులాః ప్రయోనకులానకులాస్త్రయస్త్రయోనకులాస్తిస్రస్తిస్రోనకులాస్త్రయస్త్రయోనకులాస్తిస్రః

ఐంద్రావైష్ణవ గౌరవలామ గౌరవలామ ఐంద్రావైష్ణవ ఐంద్రావైష్ణవ గౌరవలామాస్తో భరాస్తో భరా గౌరవలామ ఐంద్రావైష్ణవ ఐంద్రావైష్ణవ గౌరవలామాస్తో భరా ఐంద్రావైష్ణవాంద్రావైష్ణవ గౌరవలామాస్తో భరాస్తో భరా గౌరవలామ గౌరవలామాస్తో భరా గౌరవలామ ఇది గౌరవలామ ఇంద్రాయ రాజ్ఞే రాజ్ఞ ఇంద్రాయేంద్రాయ రాజ్ఞేత్రయస్త్రయో రాజ్ఞ ఇంద్రాయేంద్రాయ రాజ్ఞేత్రయ రాజ్ఞేత్రయస్త్రయో రాజ్ఞే రాజ్ఞేత్రయశ్రుని పృష్ఠాశ్రుని పృష్ఠాస్త్రయో రాజ్ఞే రాజ్ఞేత్రయశ్రుని పృష్ఠా శ్రుని పృష్ఠాశ్రుని పృష్ఠాస్త్రయ శ్రేయశ్రుని పృష్ఠ ఇంద్రాయేంద్రాయ శ్రుని పృష్ఠాస్త్రయ శ్రేయశ్రుని పృష్ఠ ఇంద్రాయ శ్రీ పృష్ఠాయింద్రాయేంద్రాయ శ్రీ పృష్ఠాశ్రుని పృష్ఠాయింద్రాయాధిరాజాయాధిరాజాయేంద్రాయ శ్రీ పృష్ఠాశ్రుని పృష్ఠాయింద్రాయాధిరాజాయ శ్రీ పృష్ఠ ఇది శ్రీ పృష్ఠ ఇంద్రాయాధిరాజాయాధిరాజాయేంద్రాయేంద్రాయాధిరాజాయ త్రయస్త్రయోధిరాజాయేంద్రాయేంద్రాయాధిరాజాయత్రయ అధిరాజాయత్రయస్త్రయోధిరాజాయాధిరాజాయత్రయశ్చిదిగగుదశ్చిదిగగుదస్త్రయోధిరాజాయాధిరాజాయత్రయశ్చిదిగగుదః అధిరాజాయేత్యభిరాజాయత్రయశ్చిదిగగుదశ్చిదిగగుదస్త్రయస్త్రయశ్చిదిగగుద ఇంద్రాయేంద్రాయశ్చిదిగగుదస్త్రయస్త్రయశ్చిదిగగుదఇంద్రాయ స్వరాజ్ఞే ఇంద్రాణ్యేత్రయస్త్రయ ఇంద్రాణ్యా ఇంద్రాణ్యేత్రయ కృష్ణేత త్రయః కృష్ణైతాః కృష్ణైతాస్త్రయస్త్రయః కృష్ణైతాః కృష్ణై కృష్ణై కృష్ణైతాస్త్రయస్త్రయః కృష్ణైతాః కృష్ణైతాః కృష్ణై కృష్ణై కృష్ణైతాః కృష్ణైతాః త్రయస్త్రయః కృష్ణైతాః కృష్ణైతాః త్రయః కృష్ణైతా ఇతి కృష్ణా ఏతాః త్రయస్త్రయః కుఫై త్రయోరుణైతారుణైతాస్త్రయః కుఫై త్రయోరుణైతాః మేష్య ఆదిత్యా మేష్య ఆదిత్యాద్యా వా పృథివ్యా

వారుణి కృష్ణే వశే వశే కృష్ణే వారుణి వారుణి కృష్ణే వశే వారుణీ ఇది వారుణీ. కృష్ణే వశే వశే కృష్ణే కృష్ణే వశే అరాజ్యావరాజ్యో వశే కృష్ణే కృష్ణే వశే అరాజ్యో. కృష్ణే ఇది కృష్ణే వశే అరాజ్యావరాజ్యో వశే వశే అరాజ్యో దివ్యో దివ్యావరాజ్యో వశే వశే అరాజ్యో దివ్యో. వశే ఇది వశే అరాజ్యో దివ్యో దివ్యావరాజ్యావరాజ్యో దివ్యావృషభావృషభో దివ్యావరాజ్యావరాజ్యో దివ్యావృషభో. దివ్యావృషభావృషభో దివ్యో దివ్యావృషభౌ పరిమరౌ పరిమరావృషభౌ దివ్యో దివ్యావృషభౌ పరిమరౌ. వృషభౌ పరిమరౌ పరిమరావృషభావృషభౌ పరిమరౌ. పరిమరావితి పరిమరౌ. ఏకాదశ ప్రాతః ప్రాతరేకాదశైకాదశ ప్రాతర్గవ్యా గవ్యా ప్రాతరేకాదశైకాదశ ప్రాతర్గవ్యా ప్రాతర్గవ్యా గవ్యా ప్రాతః ప్రాతర్గవ్యా పశవః పశవో గవ్యా ప్రాతః ప్రాతర్గవ్యా పశవః గవ్యా పశవ పశవో గవ్యా గవ్యా పశవ ఆ పశవో గవ్యా గవ్యా పశవ ఆ పశవ ఆ పశవ పశవ ఆలభ్యంతే లభ్యంత ఆ పశవ పశవ ఆలభ్యంతే ఆలభ్యంతే లభ్యంత ఆలభ్యంతే చకలశ్చకలోలభ్యంత ఆలభ్యంతే చకల లభ్యంతే చకలశ్చకలోలభ్యంతే లభ్యంతే చకల కల్మాష కల్మాషశ్చకలోలభ్యంతే లభ్యంతే చకల కల్మాష చకల కల్మాష కల్మాషశ్చకలశ్చకల కల్మాషక్కి దేవిః కిమి దేవిః కల్మాషశ్చకలశ్చకల కల్మాషక్కి దేవిః కల్మాషక్కి దేవిః కిమి దేవిః కల్మాష కల్మాషక్కి దేవిర్విదేగయో విదేగయః కిమి దేవిః కల్మాష కల్మాషక్కి దేవిర్విదేగయః కిమి దేవిర్విదేగయో విదేగయః కిమి దేవిః కిమి దేవిర్విదేగయస్తే దేవి దేగయః కిమి దేవిః కిమి దేవిర్విదేగయస్తే విదీగయస్తే దేవి దీగయో విదీగయస్తే త్రాష్ట్రా స్వాష్ట్రాస్తే విదీగయో విదీగయస్తే త్రాష్ట్రా తే త్రాష్ట్రా స్వాష్ట్రాస్తే దే త్రాష్ట్రా శౌరీ శౌరీ స్వాష్ట్రాస్తే దే త్రాష్ట్రా శౌరీ త్రాష్ట్రా శౌరీ శౌరీ స్వాష్ట్రా స్వాష్ట్రా శౌరీర్నవ నవ శౌరీ త్రాష్ట్రా స్వాష్ట్రా శౌరీర్నవ శౌరీర్నవ నవ శౌరీ శౌరీర్నవ శ్వేత శ్వేత నవ శౌరీ శౌరీర్నవ శ్వేత నవ శ్వేత శ్వేత నవ నవ శ్వేత వశ వశ శ్వేత నవ నవ శ్వేత వశ శ్వేత వశ వశ శ్వేత శ్వేత వశ అనుబంధ అనుబంధ వశ శ్వేత శ్వేత వశ అనుబంధ వశ అనుబంధ అనుబంధ వశ వశ అనుబంధ భవంతి భవంతి అనుబంధ వశ వశ అనుబంధ భవంతి అనుబంధా భవంతి భవంత్యనుబంధా అనుబంధా భవంతా జ్ఞేయ ఆజ్ఞేయ భవంత్యనుబంధా అనుబంధా భవంతా జ్ఞేయ అనుబంధా ఇత్యనుబంధా భవంతా జ్ఞేయ ఆజ్ఞేయ భవంతి భవంతా జ్ఞేయ ఐంద్రాజ్ఞ ఐంద్రాజ్ఞ ఆజ్ఞేయ భవంతి భవంతా జ్ఞేయ ఐంద్రాజ్ఞ ఆజ్ఞేయ ఐంద్రాజ్ఞ ఐంద్రాజ్ఞ ఆజ్ఞేయ ఆజ్ఞేయ ఐంద్రాజ్ఞ ఆశ్విన ఆశ్విన ఐంద్రాజ్ఞ ఆజ్ఞేయ ఆజ్ఞేయ ఐంద్రాజ్ఞ ఆశ్విన ఐంద్రాజ్ఞ ఆశ్విన ఆశ్విన ఐంద్రాజ్ఞ ఐంద్రాజ్ఞ ఆశ్వినస్తే ఆశ్విన ఐంద్రాజ్ఞ ఐంద్రాజ్ఞ ఆశ్వినస్తే ఐంద్రాజ్ఞ ఇత్యేంద్ర అగ్నః ఆశ్వినస్తే ఆశ్విన ఆశ్వినస్తే విశాల యూపే విశాల యూపే ఆశ్విన ఆశ్వినస్తే విశాల యూపే తే విశాల యూపే విశాల యూపే తే తే విశాల యూప ఆ విశాల యూపే తే తే విశాల యూప ఆ విశాల యూప ఆ విశాల యూపే విశాల యూప ఆలభ్యంతే లభ్యంత ఆ విశాల యూపే విశాల యూప ఆలభ్యంతే విశాల యూప ఇది విశాల యూపే ఆలభ్యంతే లభ్యంత ఆలభ్యంతే లభ్యంత ఇది లభ్యంతే పిశంగాస్త్రయస్త్రయ పిశంగా పిశంగాస్త్రయో వాసంత వాసంతాస్త్రయ పిశంగా పిశంగాస్త్రయో వాసంతయో వాసంత వాసంతాస్త్రయస్త్రయో వాసంత సారంగా సారంగా వాసంతాస్త్రయస్త్రయో వాసంత సారంగా వాసంత సారంగా సారంగా వాసంత వాసంత సారంగాస్త్రయస్త్రయ సారంగా వాసంత వాసంత సారంగాస్త్రయ సారంగాస్త్రయస్త్రయ సారంగా సారంగాస్త్రయోగ్రైష్మాగ్రైష్మాస్త్రయ సారంగా సారంగాస్త్రయోగ్రైష్మా ప్రయోగ్రైష్మాగ్రైష్మాస్త్రయస్త్రయోగ్రైష్మా పృషంత పృషంతోగ్రైష్మాస్త్రయస్త్రయోగ్రైష్మా పృషంత ప్రేష్మాపృషంత ప్రశంతోగ్రైష్మాగ్రైష్మాపృషంతస్త్రయస్త్రయ ప్రశంతోగ్రైష్మాగ్రైష్మాపృషంతస్త్రయ పృషంతస్త్రయస్త్రయః పృషంతః పృషంతస్త్రయో వార్షికా వార్షికాస్త్రయః పృషంతః పృషంతస్త్రయో వార్షికాః వార్షికాస్త్రయస్త్రయో వార్షికాః పృష్ణయః పృష్ణయో వార్షికాస్త్రయస్త్రయో వార్షికాః పృష్ణయః వార్షికాః పృష్ణయః పృష్ణయో వార్షికాః వార్షికాః పృష్ణయస్త్రయస్త్రయః పృష్ణయో వార్షికాః వార్షికాః పృష్ణయస్త్రయః పృష్ణయస్త్రయస్త్రయః పృష్ణయః పృష్ణయస్త్రయః శారదాః శారదాస్త్రయః పృష్ణయః పృష్ణయస్త్రయః శారదాః పంచమకాండే షష్ఠ ప్రశ్నః సమాప్తః.